పక్షులు ఎలా ఎగురుతాయి. పుస్తకం 10వ భాగం. రోలర్ కోస్టర్లో లేదా రంగుల రాట్నంలో తిరుగుతున్న వారు పడిపోకుండా ఎలా ఉంటారు? రోలర్ కోస్టర్లో మనుషులు కూర్చున్న కార్లు పట్టాల వంటి ఏర్పాటు మీద వేగంగా ఎత్తులకు లోతులకు మారుతూ ముందుకు సాగుతాయి. అందరికీ తెలిసిన రంగుల రాట్నంలో ఈ కార్లు కిందకు మీదకు గుండ్రంగా తిరుగుతాయి. కొన్ని రంగుల రాట్నాలలో కార్లు ఒకే చోట కిందకు పైకి కాక కుమ్మరిసార పద్ధతిలో చక్రం అంచు మీద ఉన్నట్టు గుండ్రంగా వలయాకారంలో తిరుగుతూ ఉంటాయి. వీటిలో ఎక్కిన మనుషులకు సీట్ బెల్టులు బిగిస్తారు. పట్టుకోవడానికి ముందు అడ్డంగా కర్రలు కూడా ఉంటాయి. కానీ వేగంగా తిరుగుతున్నప్పుడు మనుషులను ఉన్నచోటే ఆపేది ఈ ఏర్పాట్లు కానే కాదు, ఆపుతున్నది కేవలం ఫిజిక్స్ మాత్రమే. కేవలం ధైర్యం ఇవ్వడానికి మాత్రమే బెల్టులు అడ్డుకర్రలు ఉంటాయి. కదలికలలో ఆక్సిలరేషన్ లేదా త్వరణం అనే రకం ఒకటి ఉంది. ఈ కదలికలో నిరంతరం వేగం లేదా దిశ మారుతూ ఉంటుంది. విసిరిన బంతి భూమ్యాకర్షణ కారణంగా ఒకే తలంలో పోకుండా రాను రాను నేల వైపుకి దిశ మారుతుంది. ఇక ఒక దారం చివర బరువును గట్టి గిరగిరా తిప్పవచ్చు. దారం ఒక చివర మన చేతిలో ఉంటుంది, మరో చివరన ఉన్న బరువు రంగుల రాట్నంలోని కార్ లాగా గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. అది ప్రతిక్షణం దిశ మారుతూ ఉంటుంది, అంటే త్వరణం జరుగుతూ ఉంటుంది, వేగం మాత్రం మారదు. ఈ రకమైన కదలిక కారణంగా ఒక కొత్త బలం పుడుతుంది. దానిని అభికేంద్రక బలం లేదా సెంట్రిపెటల్ ఫోర్స్ అంటారు. దారం చివరన ఉన్న బరువు గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది, అది అనుక్షణం దిశ మారుతోంది. కాబట్టి పుట్టిన బలం కారణంగా దూరం పోయే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టే దారం బిగువుగా ఉండిపోతుంది. చేతిలోని దారాన్ని వదిలితే బరువు దూరంగా ఎగిరిపోతుంది. వడిసేల రాయి విసరటంలో ఈ అభికేంద్రక బలాన్ని ఉపయోగిస్తారు. రోలర్ కోస్టర్లో తిరుగుతున్నప్పుడు కూడా ఇదే రకం బలాలు పనిచేస్తూ ఉంటాయి. తిరుగుతున్న వారి దిశ ఎప్పటికీ మారుతూ ఉంటుంది, అంటే త్వరణం జరుగుతున్నది అని అర్థం. కూర్చున్న కారు ఎప్పటికీ దిశ మారుతూ కదులుతుంది. బలాలు ఎప్పుడూ జంటగా పనిచేస్తూ ఉంటాయి. కార్ దూరంగా పోవడానికి ప్రయత్నిస్తుంది, దానిని కలిపిన ట్రాక్ మాత్రం అందుకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. కాబట్టి కార్ సీటు కూర్చున్న వారిని ఎప్పటికీ ఒకే దిక్కుకు కదిలిస్తూ ఉంటుంది. వడివడిగా తిరుగుతున్న వారికి తమ మీద పడుతున్న బలాల గురించి, భూమి ఆకర్షణ గురించి తెలియదు. కేవలం ఇనర్షియా కారణంగా కదులుతూనే ఉంటారు. ఈ కదలిక కారణంగా చక్రం మధ్య నుంచి దూరంగా విసిరివేసిన ప్రభావం ఉంటుంది. కానీ అదే సమయంలో గుండ్రంగా తిరుగుతున్నందుకు పుట్టే సెంట్రిపెటల్ బలం లోపలికి లాగుతూ ఉంటుంది. కాబట్టే గాలిలో ఎగిరిపోతామన్న అనుమానం ఉన్నా సరే కూర్చున్నవారు కూర్చున్నట్టే వేగంగా తిరుగుతూ ఉంటారు. బెల్ట్ లేకున్నా అక్కడ తేడా ఉండదు. గుండ్రంగా తిరుగుతున్నప్పుడు బయటకు తోసివేయబడుతున్న భావం కలగక తప్పదు. దీనిని అపకేంద్రక బలం అంటారు. కానీ గుండ్రంగా తిరుగుతున్న వారి మీద ఈ బలం పనిచేయదు. ఈ బలం కేవలం ఇనర్షియా కారణంగా పుడుతుంది. ఇనర్షియాలో ఉన్న పదార్థం ముందుకు మాత్రమే కదులుతుంది, విసిరివేయబడటం అంటూ ఉండదు. జడత్వం, కదలికలు, వేగాల కారణంగా ఈ ప్రపంచంలో చాలా విషయాలు వీలవుతున్నాయి. వాటిని అర్థం చేసుకోవటమే భౌతిక శాస్త్రం.